చెరీని కొట్టాను కదా, అది కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అందులో ఒక బాక్సర్ స్టైల్ కనబడుతుంది. యప్, ఐఎమ్ అ బాక్సర్. స్కూల్లో క్రికెట్, ఫుట్బాల్తో పాటు నేను బాక్సింగ్ కూడా నేర్చుకున్నా. నా కోచ్ నన్ను లైట్ ఫుట్ అని పిలుస్తారు. ఎందుకో ఇప్పుడు మీరే చూస్తారు. రారా రా, రే నన్నే కొడతారా? అందుకే ఇదంతా. వచ్చిన కాలు పట్టుకో, లేదంటే ఇక్కడున్న ఒక్కొక్కడు ఒక్కొక్కటి కొడితే అది చాలరా. లేవవి ఇంకా. కమ్ టచ్ మై ఫీట్ మ్యాన్. ఏయ్ గెరీ, షటర్ క్లోజ్ చేసి వస్తా, అప్పుడు చెప్దాం. నాకు ఆగరా, అంత సీన్ లేదులే, నువ్వు ఆవేశపడకు రా. నువ్వు రమ్మంటే నేనే వచ్చేవాడిని కదా, ఇంతమంది ఫ్రెండ్స్ ఎందుకు? ఐమ్ సారీ, నేను నేను కొట్టుండకూడదు, నిన్న జరిగిన తప్పు. అండ్ నాకు జెసి మధ్య ఏం లేదు నువ్వు అనుకుంటున్నట్టు. ఐల్ ఫైన్ మై వే బ్యాక్, డోంట్ వరీ. సారీ చెప్పు. నేను చేసేది తప్పే అనిపిస్తుంది, అయినా పర్లేదురా. రే వద్రా, పొద్దున్నే ఫస్ట్ టైం నాన్నగారు మాట్లాడారు, ఇవాళ మార్నింగే కన్ఫర్మ్ చేశారు, నాకు చెప్పారు. ఇది జరుగుతుందని నాకు తెలుసు.